ఇప్పుడు నేను చదవబోతున్న పుస్తకం ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి డాక్టర్ వి శ్రీనివాస చక్రవర్తి గారిచే తెలుగులోనికి అనువాదం చేయబడిన అంకెలు. దీనిలో మొదటి అంశం 1, అంకెలు వేళ్ళు. ఎన్నో వేళ్ల క్రితమే మనిషికి ఎన్ని అన్న ప్రశ్నకి సమాధానం చెప్పుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే అంకెలు తెలియాలి. మందలో ఎన్ని గొర్రెలు ఉన్నాయో, అన్ని గొర్రెలు తిరిగి వచ్చాయో లేదో సరిచూసుకోవాల్సి రావచ్చు. ఫలానా సంఘటన జరిగి ఎన్ని రోజులు అయ్యిందో చెప్పవలసి రావచ్చు. ఒక ఊరిని ఎంతమంది శత్రువులు అటకాయిస్తున్నారో తెలుసుకోవాల్సి రావచ్చు. మన వద్ద ఒక రాశి ఉన్నప్పుడు అది ఎంతో వ్యక్తపరచలేకపోతే ఆ రాశిలోని వస్తువులని ఒక్కటొక్కటిగా పేర్కొనవలసి ఉంటుంది. ఉదాహరణకి, మీ గూడెం వాళ్ళు ఒక ఎలుగుబంటిని చంపి ఎన్ని రోజులయ్యింది అని ఎవరైనా అడిగారనుకోండి, అందుకు సమాధానంగా ఒకరోజు, ఆ తర్వాత మరో రోజు, ఆ తర్వాత ఇంకో రోజు ఇలా చెబితే ఇబ్బందికరంగా ఎబ్బెట్టుగా ఉంటుంది. విన్నవాడు తేలికగా లెక్క తప్పే అవకాశం ఉంది. లేదా ఆ రాశిని మరో రాశితో పోల్చి చెప్పచ్చు. ఉదాహరణకి, అల్లంత దూరంలో చెరువుగట్టున కొన్ని చెట్ల గుబుళ్ళు కనిపిస్తున్నాయి అనుకోండి. మేము ఎలుగుబంటిని చంపిన తరువాత గడిచిన రోజుల సంఖ్య చెరువుగట్టున ఆ మూల కనిపిస్తున్న చెట్ల సంఖ్యతో సమానం అని చెప్పొచ్చు. ఈ సమాధానం మరింత సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే ఆ చెట్ల సమూహాన్ని చూడగానే అవతల వాడికి ఎన్ని రోజులో అర్థమవుతుంది. కానీ ఇక్కడ చిక్కేమిటంటే, మనం ఒక రాశిని వ్యక్తం చేయాలి అనుకున్నప్పుడు సరిగ్గా ఆ రాశిలో ఉన్నన్ని అంశాలే ఉన్న చెట్ల సమూహమో, పూల గుచ్చమో, తారా సందోహమో ఎక్కడని సంపాదిస్తాం? అలాంటి సమూహాలు అందుబాటులో లేకపోవచ్చు. కాబట్టి వివిధ పరిమాణాలు గల సమూహాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అప్పుడు ఎవరైనా మనని ఎన్ని అని అడిగినప్పుడు ఆ సమూహాలలో సరైన దాన్ని తీసి ఇన్ని అని ఠక్కున సమాధానం చెప్పవచ్చు. అలాంటి సమూహాలుగా వాడుకోవడానికి సరైన వస్తువులు ఏవి అని ఆలోచించినప్పుడు మనకు మొట్టమొదట స్ఫురించేవి చేతివేళ్ళు. వస్తువులను లెక్కించడానికి చేతివేళ్ల కన్నా అనువైనవి మరేవీ ఉండవేమో. ఒకసారి మీ చేతివేళకేసి చూసుకోండి. ప్రతి చేతి మీద ఒక వేలు, దాని పక్కన మరో వేలు, ఇంకా దాని పక్కన మరో వేలు, ఇలా వరుసగా కొన్ని వేళ్ళు ఉంటాయి. ఎలుగును చంపి ఎన్నాళ్ళయింది అన్న ప్రశ్నకి చేతివేళ్లు చూపించి ఇన్ని అనడానికి వీలుగా ఉంటాయి. మన వేళ్లకి అనువుగా పేర్లు పెట్టుకోవచ్చు. తక్కిన వేళ్ల కన్నా కాస్త ప్రత్యేకంగా ఒక పక్కకి పొడుచుకొచ్చినట్టు ఉండేది బొటన వేలు, దాని పక్కనది చూపుడు వేలు, దాని పక్కన మధ్య వేలు, ఇంకా దాని పక్కన ఉంగరం వేలు, ఇక చివరిగా వచ్చే చిట్టి వేలు, చిటికిన వేలు. వేళ్లతో సంఖ్యని చూపించేటప్పుడు ఎన్ని వేళ్ళు కావాలంటే అన్ని వేళ్ళు చూపించవచ్చు. చూపుడు వేలు మాత్రమే చూపిస్తూ తక్కిన వేళ్ళన్నీ మడిచేయచ్చు, లేదా చూపుడు వేలు, మధ్య వేలు కలిపి చూపించవచ్చు, లేదా ఒక చేతిలో వేళ్ళన్నీ చూపిస్తూ అవి కాకుండా రెండవ చేతిలోని చూపుడు వేలును కూడా చూపించవచ్చు.